దేహాసక్తి నిందా అనుక్షణం యత్పరిహృత్య కృత్య మనాద్య విద్యాకృతబద్ధ మోక్షణం దేహః పరార్థియ మముష్య పోషణే యస్పజ్జతే సస్వమనేన హంతి. శ్రీనివేక 9:85. శ్రీవివేక చూడామణి, యత్ ఏ స్థూల శరీరమును పరిహృత్య పరిహరించి అనుక్షణం ప్రతిక్షణమునందును అనాద్య ద్యాకృత బంధ విమోక్షణం అనాద్య విద్యచే నేర్పడిన బంధము యొక్క మోక్షణము కృత్యం చేయదగనదే ఉన్నదో, ఆయం దేహ ఈ స్థూల దేహము పరార్థః పరుల కొరకే ఉద్దిష్టమైనది. యహ అతడు అముష్య దీని యొక్క పోషణే పోషణమునందు సజ్ఞతే ఆసక్తుడగునో సహా అతడు అనేనా ఈ శరీరముతో స్వం తననే హంతి చంపుచున్నాడు. యత్ ఏ స్థూల శరీరమును పరిహృత్య తాదాత్మ్యాధ్యాస మునుండి అదే నేను అను అధ్యాసము నుండి దూరము చేసి అనాద్య విద్యాబంధ మోక్షణం అనాదియగు ఏ మూలా విద్య కలదో దానిచే చేయబడిన అహంకారాది దేహాంతమగు బంధం యొక్క పరిత్యాగము అనుక్షణం ఎల్లప్పుడునూ చేదగనదై అస్థి అని అధ్యాహారము. మిక్కిలి స్థూలముగా గనబడుచున్న ఈ శరీర విషయమున ముందుగా అహంభావమును విడిచిన పిమ్మట గదా ప్రాణాదుల విషయమున దానిని విడచుటకు వీలుగును అని భావము. అయం దేహః పరార్థః అను వాక్యముచే దేహము అనాత్మేను విషయమును స్పష్టీకరించుచున్నాడు. ఈ విషయము మజ్జాసి ఇత్యాది శ్లోకమున 74 విశదీకరింపబడినది. అందుచే అనేక వస్తువులు సంఘాతమగుటచే అనాత్మయ్యగు ఈ శరీరమును పోషించుటయందు ఎవ్వడు ఆసక్తుడై స్వాత్మను మరచి ఈ దేహమే నేను అని విశేషాభిమానముతో దానిని రక్షించుటకై ఎక్కువగా ప్రయత్నించునో అతడు స్వం స్వాత్మను ఈ స్థూల శరీరముతో హింసించుచున్నాడు. నిజస్వరూపము తెలియకుండునట్లు చేయుచున్నాడు అని అర్థము. ఏ నిజస్వరూపభావముచే ముక్తుడగునో దానికి ప్రతిబంధకమగు స్థూల దేహాభిమానముచే దాని జన్మమరణాది ధర్మములు స్వాత్మకే యున్నవని భావించి ఎల్లప్పుడునూ దోహకమును అనుభవించును అని భావము. 130 లోకమున నదిని దాటదలచినవారు నదిలో తేలిచున్న దృఢమగు దారువును పట్టుకొని దాని సహాయముతో తాము నదిలో మునుగక నదిని దాటుదురు. అంత్యేకాని తేలిచున్న మొసలిని పట్టుకుని దాటుటకే ఇచ్చగింపరు. అట్లైనచో నదిలో మకరగ్రస్తులైవారు మరణించుట నిశ్చితము. అట్లే శరీరపోషణమునం దాసక్తి కలవానికి ఆత్మదర్శనము కలుగకుండుటయే కాక దానిపై అతని అభిమానము బలీయమై అతనిని సంసార సముద్రమున ముంచివేయును అని చెప్పుచున్నాడు. శరీరపోషణార్థి సన్య ఆత్మానం దిదృక్షతే గ్రాహం దారుధియా ధృత్వా నదీం తత్తుం సాయిచ్ఛతి. 86 శరీరపోషణార్థి నన్ శరీర పోషణమును కోరుచు యహ ఎవడు దిదృక్షలే సాక్షాత్కరించుకొనవలెనని ఇచ్చిం దారుధియా కతేనెడు బుద్ధిలో గ్రాహం మొసలిని ధృత్వధరించి నదీం నదిని తత్తుం దాటుటకై ఇచ్చతి ఇచ్చగించుచున్నాడు. ఆత్మానం ఆత్మను చునో సహా అతడు శరీరపోషణార్థి శరీరపోషణమును కోరెడు స్వభావము కలవాడున్నగా ఎల్లప్పుడును శరీరమును పోషించుటయందే వ్యగ్రుడై ఏ నరుడు ఆత్మానం స్వస్వరూపమును దిదృక్షతే సాక్షాత్కరించుకొనుటకు ఇచ్చగించునో వానికి కదేనెడు భ్రాంతితో మొసలిని పట్టుకొనిన వానికి నదితరణము ఎట్లు అసఖ్యమో అట్లే ఆత్మసాక్షాత్యారము అసంభావ్యము అని భావము. అవ కావున వివేకవంతుడు ముక్తి కొరకై శరీర మోహమును విడిచిపెట్టవలెను అని చెప్పుచున్నాడు. 191 శ్రీవివేక చూడామణి 87 మోహ ఏవ మహామృత్యుర్మముక్షోర్వపురాదిషు మోహో వినిజ్జితో ఏన సముక్తి పదమర్హతి. ముముక్షో అహమోక్షము పొందగోరువానికి వపురాదిషు శరీరాదులయందు మోహ ఏవ మోహమే మహామృత్యుః గొప్ప మృత్యువు ఏన ఎవనిచే మోహహమోహము వినిర్జిత జయింపబడినదో సహా అతడు ముక్తి పదం మోక్షమార్గమును గూర్చి అర్హతి తగియున్నాడు. కా వపురాదిషు శరీర భార్యాపుత్రాదులయందు మోహ ఏవ అహంకారమమకారములే ముముక్షువునకు మహామృత్యువు. మరణించినవాడు ఏ విధముగా ఏ పనిని చేయజారడో అటే శరీరాదులయందు అహం మమాభిమానములు గల ముముక్షువు మోక్షము సంపాదింపజాలడని యర్థము. ఎవనిచే శరీరాదులయందు అహంకారాదర్పమగు మోహము విడువబడినదో అతడే ముక్తి పదమునకు తగనవాడు, అతడే మోక్షమును పొందునని యర్థము. అవ అందువలన మోహమును విడువుము అని ఉపదేశించుచున్నాడు. ఒకటి, మోహం జహి మహామృత్యుం దేహదారసుతాదిషు యం జిత్వా మునయో యాంతి తద్విష్ణోహ పరమం పదం 88. మూడు, మునేహ మునులు యం ఏ మోహమును జిత్వా జయించి తత్ ఆ విష్ణోహ సర్వవ్యాపకమగు బ్రహ్మ యొక్క పరమం పదం ఉత్తమ స్థానమును యాంతి పొందుదురో తమట్టి. దేహదార సుతాదిషు దేహభాగ్యాపుత్రాదులయందు మోహం మోహమనెడు మహామృత్యుం మహామృత్యువును జహి నశింపజేయుము. మునేహ మనన స్వభావము కలవారు తాదాత్యాభిమానరూపమ్మగు ఏ మోహమును అది చాలకాలము. దేహాధికమునందు 132 దేహాసక్తి నింద 133 నుండి దృఢమైన మూలము కలదేనను గురువు చూపిన యుక్తి చేతను శృతి సహాయము చేతను పూర్తిగా విడచి తత్శృతి ప్రసిద్ధమైన విష్ణోహ పరమం పదం విష్ణువునకును పదమునకును భేదము లేకున్నను రాహువు యొక్క శిరస్సు అనునట్లు భేదకల్పనచే షష్ఠి ప్రయోగము వ్యాపకమైన అనగా దేశకాల వస్తు పరిచ్ఛేదములనెడు పరిచ్ఛేదత్రయములేని సర్వోత్కృష్టమైన బ్రహ్మరూపమగు స్థానమును యాంతి అభేదరూపమున పొందుచున్నారో బ్రహ్మగా అయి ముక్తులగుచున్నారో అని యర్థము. అట్టి దేహదార్సుతాదులయందు అది పదముచే మిత్రధనాదులను గ్రహింపవలెను వాటియందు మోహం భ్రాంతిని నీకు మహామృత్యుహ స్వస్వరూపము నుండి పూర్తిగా దూరము చేయుటచే నీవు కనబడకుండా చేయుదానిని జహి వేదాంతార్థ విచారణ నశింపజేయుము. అవ మిక్కిలి అశుద్ధములగు పదార్థములతో నిండియుండుటచే దూరముగా విడువదగనదియు ఏమాత్రము కూడా అభిమానము చూపదగని స్థూలదేహమునందు జుగుప్సచే ఇది హేయము అను బుద్ధిని దృఢీకరించున్నాడు.